దేవాయోణమయాజయన్ శ్రేయస్యై దేవతాగే దక్షిణామనయత్ తామవ్లీనాద్ తే బ్రువన్ యావృత్య ప్రతిగృహ్ణామ తథా నో దక్షిణానవ్లేష్టతీతి తే వ్యావృత్య ప్రత్యగృహన్ తదో వేదాం దక్షిణానాబ్లీనాద్ ఏవం విద్వాన్ వ్యావృత్య దక్షిణాం ప్రతిగృహ్ణాది నైనం దక్షిణాబ్లీనాది రాజా త్వా వరుణానగదేవ దక్షిణే హిరణ్యమిత్యాహ ఆగ్నేయం వై హిరణ్యం స్వదేవైన దేవతయా ప్రతిగృహ్ణాది సోమాజవాస ఇత్యాహ సౌమ్యం వై వాస స్వదేవైన దేవతయా ప్రతిగృహ్ణాది రుద్రాయగామిత్యాహ గౌద్రేవైగౌః స్వదేవైనాం దేవతయా ప్రతిగృహ్ణాది వరుణాయాశ్వమిత్యాహ వారుణో వాశ్వః స్వదేవైనం దేవతయా ప్రతిగృహ్ణాది ప్రజాపతయే పురుషమిత్యాహ రాజావత్యో వై పురుషః స్వదేవైనం దేవతయా ప్రతిగృహ్ణాది మానవేతల్పమిత్యాహ మానవో వేతల్పః స్వదేవైనం దేవతయా ప్రతిగృహ్ణాది ఉత్నాయాంగీరసాయాన ఇత్యాహ ఇయం వా ఉత్నాంగీరస అనదేవేన ప్రతిగృహ్ణాది ఐష్వానర్యచ్చారథం ప్రతిగృహ్ణాది ఐష్వానరో వై దేవతయార్థ స్వదేవేనం దేవతగా ప్రతిగృహ్ణాది తేనామదత్తమశ్యామిత్యాహ అమృతమేవాత్మం ధత్తే వయోధాత్ర ఇత్యాహ వయదేవేనం కృత్వా స్వర్గం లోకం గమయతి మయో మహ్యమస్త ప్రతిగ్రహేత్రయుద్యాహ యద్వై శివం తన్మయః ఆత్మనదేవేషాపరేత్యః కైదం కస్మాదాదిత్యాహ ప్రజాపతిర్వేకః స ప్రజాపతయే దదాతి కామః కామాయేత్యాహ కామేన హి దదాతి కామేన ప్రతిగృహ్ణాతి కామో దాత కామః ప్రతిగ్రహేతేత్యాహ కామోహిదాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిషేత్యాహ సముద్రయు బహి కామః నే బహి కామస్యాంతోస్తి రథముద్రస్య కామేన త్వా ప్రతిగృహ్ణామేత్యాహ ఏన కామేన ప్రతిగృహ్ణాతి సదేవేన ముష్మిన్ లోకే కామాగచ్చతి కామే తత్తదేశాతే కామదక్షిణేత్యాహ కామరే వదమానాముష్మిన్ లోకే దక్షిణామిచ్చతి న ప్రతిగ్రహీతరే ఏవం విద్వాన్ దక్షిణాం ప్రతిగృహ్ణాతి అణానేవైనాం ప్రతిగృహ్ణాతి అంతో వా ఏషయజ్ఞస్య యద్దశమమః దశమేహం సర్వరాజ్ఞయాభ్యస్తువంతే యజ్ఞస్యైవాంతం గత్వా అన్నాద్యమవరుంధతే ఋషిభిస్తువంతే త్రయమే లోకాః ఏభ్యేవ లోకేభ్యోన్నాద్యమవరుంధతే ప్రశ్నమతేర్భవంతే అన్నం వై ప్రశ్నే అన్నమేవరుంధతే మనసా ప్రస్తౌతే మనసోద్గారితే మనసా ప్రతిహరతే మనయే ప్రజాపతిః ప్రజాపతేరాప్యై దేవా వై సర్పాః తేషామియమం రాజ్ఞీ యత్సర్పరాజ్ఞిరాజ్ఞస్తువంతే అస్యామేవ ప్రతిష్ఠంతే యదోహోత్రేణ హోతావ్యాజష్టే సుతమనసం సతి శాంత్యై అంతో వాజేషయజ్ఞస్య యద్దశమమః ఏషత్ఖలు వై దేవానాం పరమం గుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః దశమేహగ్ఞశ్చతుర్హోత్రేర్వ్యాజష్టే యజ్ఞస్యైవాంతం గత్వా పరమం దేవానాం గుహ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి వాచం యచ్చతి యజ్ఞస్థిర్త్యై యజమానదేవత్యం వాహ భ్రాతుర్వదేవత్యా రాత్రిః అన్నారాత్రిం ధ్యాయేత్ భ్రాతుర్వ్యశ్రీవదం లోకం వృంతే యద్ది వా వాచం విసృజేత్ అహర్భ్రాతుర్వ్యాగవక్షికుంషేత్ యన్నక్తం విసృజేత్ రాత్రిం భ్రాతుర్వ్యాగవక్షికుంషేత్ అధిపృష్టదోర్జే వాచం విసృజతి ఏతావంతమేవాత్మే లోకముచ్చికుంషతి యావదాదిత్యోస్తమేతి ప్రజాపతి ప్రజా అసజత తా సృష్టా సమశ్లిష్యన్ తా రూపేణ ప్రాశత్ తస్మాదాహో రూపం వై ప్రజాపతిరితి తానాం ప్రాశత్ తస్మాదాహో నామ వై ప్రజాపతిరితి తస్మాదప్యామిత్రౌ సంగత్య నాచేభ్యదే మిత్రమే భవత ప్రజాపతిర్దేవాసునాసృజత ఐంద్రమవినాసృజత తందేవాబ్రవన్ ఇంద్రన్నోజనయేతి సాత్మన్నింద్రమపశ్యత్ తమసృజత తం ద్రష్టగ్వీర్యం భూత్వాన ప్రావిశత్ తస్య వజ్ర పంచదశో హస్తః పద్యత తేనోదయ్యాసునానభ్యభవత్ యదేవం వేద అభిర్భ్రాతృవ్యాన్ భవతి తే దేవాసురేర్విదిత్య స్వర్గం లోకమాయన్ ప్రేమష్ణం లోకేర్యక్షుభ్యన్ తే బ్రువన్ అమృత ప్రదానం వా ఉపజతి వివేతి ఏ దృప్తహోదారి యజ్ఞం విధాయాస్యం ఆంగేదం రాహిన్వన్ ఏతే నాముత్ర కల్పయేతి తస్య వా ఇయం గప్తి యదిదం కించ యదేవం వేద కల్పతేస్మై సవా అయం మనుష్యేతి యజ్ఞః సప్తహోత అముత్ర సద్భ్యో దేవేభ్యో హవ్యం వహతి యదేవం వేద ఉపైనం యజ్ఞో నమతి సోమనన్యత అభివాదిమేస్తాల్లోకాసమల్లోకం గమిష్యంతమితి సవాచస్పదే వ్యాహరతి తస్మాత్ పుత్రో హృదయం తస్మాదస్మాల్లోకాదమల్లోకం నాభికామయంతే పుత్రో హి హృదయం దేవావేచతుర్హోతృభిర్యజ్ఞమతన్వత తే విపాత్మనా భ్రాతృవేణాజయంత అభిజవర్గం లోకమజయన్ యజేవం విద్వాగచతుర్హోతృభిర్యజ్ఞం తముతే విపాత్మనా భ్రాతృవేణ జయతే అభిజవర్గం లోకం జయతి షడ్డోత్రా ప్రాణీయమాసాదయతి అముష్మై వై లోకాయ షడ్డోత ఘ్నంతి ఖలు వాదేతత్ సోమం యతభిశృణ్వంతి వృధైవేనమల్లోకం గమయతి చతుర్హోత్రా ఇచ్చం యశో వై చతుర్హోత యశదేవాత్మన్ ధత్తే పంచహోత్రా పశుముపసాదయతి స్వర్గో వై పంచహోత యజమానః పశుః యజమానమే పశువర్గం లోకం గమయతి గ్రహాణ్ గృహీత్వా సప్తహోతారం జహోతి ఇంద్రియం వై సప్తహోత ఇంద్రియమేవాత్మన్ ధత్తే యో వై చతుర్హోతీర్ణ సోమనం తర్పయతి నృప్యతి ప్రజయా పశుభిః ఉపైతకం స్వామపేతో నమతి వైష్ణవమానే సహోతారం వ్యాచక్షీత మాభ్యంజనే పవమానే చతుర్హోతారం ఆర్భవే పవమానే పంచహోతారం ఋగజ్ఞే శుభ్రోతారం యజ్ఞాయుగ్యస్య స్తోత్రే సప్తహోతారం అనుసవనమే వైనాగస్తర్పయతి తృప్యతి ప్రజయా పశుభిః ఉపైనకం స్వామపేతో నమతి దేవా వై చతుర్హోతభిః సప్తమాసద ఋద్ధిపరిమితయశస్కామాన్న ప్రథమయ్యసరిచ్ఛాత్సాన్నత్రత్సహాసరితి స్వామశ్చతుర్హోత్రా అగ్నిపంచహోత్రా ధాతాషడ్హోత్రా ఇంద్రః సప్తహోత్రా ప్రజాపతిర్దశహోత్రా తే సాగం సోమగం రాజాన్యసాక్షత్ అన్యకామయత తేనాపాక్రామత్ తేన ప్రళాయమచరత్ తం దేవా ప్రైషై ప్రైషమైచ్ఛన్ తత్ప్రైషాణాం ప్రైషత్వం నిబిభ్యన్యవేదయన్ తన్ నిబిదాన్యవేత్వం ఆప్రేభిరాప్నువన్ తథా ప్రేణామాప్నిత్వం తమభ్యన్ తస్స యశోప్యగృహ్ణత తే గ్రహాభవన్ తద్గ్రహాణాగ్రహత్వం యస్యైవం యశో గ్రహాగృహ్యంతే తస్చత్వేమ గృహీతాః తే బ్రువన్ యో వై నశ్రేష్ఠోభూత్ తమవధిష్మ పునరివగం సువామః ఇది తంఛందోభిరసువంత తచ్ఛందసాంఛందస్త్వం సాం నాశమానయన్ తత్సాంనః సామత్వం ముక్తైర్దస్థాపయన్ తదుత్థానముక్తత్వం ఏవం వేద తత్తేవ తిష్ఠతి సర్వమాయేతి సోమో వైశః ఏవం విద్వాన్ సోమమాగచ్చతి ఇదేవైన పృచ్ఛతి తస్మాదాహో యశ్చైవం వేద యశ్చ నా తాభౌ సోమమాగచ్చతః సోమో హి యశః తన్వాయసరిచ్చతేత్యాహు యస్ స్వామే సోమం ప్రాహేతి తస్మాత్ స్వామే సోమః ప్రోచ్యః యశలేవైన మృచ్ఛతి ఇదం వా అగ్రేణైవ కించనాసీత్ అద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తరసదేవ సన్మనోగరుతస్యామితి తనసభ్యతా తస్మాత్ పానాద్ భూమో జాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాదగ్నిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాజ్యోతిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాదర్చిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాన్మరీచయోజాయంత తద్భూయోదప్యత తస్మాత్ పానాదుదారా అజాయంత తద్భూయోదప్యత తదభ్రమిపసమాహన్యత తద్వస్తిమభినత్ ససముద్రోభవత్ తస్మాత్ సముద్రస్య న పిబంతి ప్రజననమిభమన్యంతే తస్మాత్ ప్రజోరాజాయమానాదావ పురస్తాద్యంతి తద్దశ హోతాన్వసృజ్యత ప్రజాపతిర్వే దశ హోత ఏవంతపసో వీర్యం విద్వాగస్తప్యతే భవత్వేవా తద్వా ఇదమాపస్సరిలమాసీత్ సోరోదే ప్రజాపతి సకస్మాజ్ఞేభ్యస్యా ప్రతిష్టాజా ఇది యదస్వపాపద్యత సా పృథివ్యభవత్ యద్యమిష్ట తదంతరిక్షమభవత్ యదూర్ధముదమిష్ట సాద్యౌరభవత్ యదరోదీర్ తదనజోరోదస్తం ఏవం వేద నాస్య గృహేర్దంతి ఏతద్వారేషాన్ లోకానాం జన్మ ఏవమేతాన్ లోకానాం జన్మ వేద నైషు లోకేష్వార్థివార్చతి స ఇమాం ప్రతిష్టామ విందద స ఇమాం ప్రతిష్టాం విద్వాగామేత ప్రజాజేతి సదపోదప్యత సోహం తర్వానుభవత్ సజనాసురానసృత తేభ్యో మన్మలే పాత్రేన్నమృహత్ యాస్య సాధునోరాధేత్ కామపాహత సాధమిశ్రాభవత్ సోగామేత ప్రజాజేతి సదపోదప్యత సోహం తర్వానుభవత్ స ప్రజననాదేవ ప్రజా అసజన తస్మాదిమా భూయిష్టా ప్రజననాధ్యేనాసజన తాభ్యోదారుమే పాత్రే పజోదుహత్ యాస్య సాధనోరాసీత్ తామపాహత సాజోత్స్నా భవత్ సోగామేత ప్రజాజేతి సదపోదప్యత సోహం తర్వానుభవత్ సౌపక్షాభ్యామేవ తోరసజన తేభ్యోరజతే పాత్రే ఘతమదుహత్ యాస్య సాధనోరాసీత్ తామపాహత సోహోరాత్రయో సంధిరభవత్ సోకామేత ప్రజాయజేతి సదపోదప్యత సోహం తర్వానుభవత్ సముఖాద్దేవానసజన తేభ్యో హరితే పాత్రే సోమమదుహత్ యాస్య సాధనోరాసీత్ తామపాహత తదహరభవత్ ఏతే వై ప్రజాపతేర్దోహాం వేద దుహరేవ ప్రజా దివైనా భూజని తద్దేవానాహం దేవత్వం నేవం దేవానాహం దేవత్వం వేద దేవవానే భవతి ఏతద్వాహోరాత్రాణాం జన్మ ఏమహోరాత్రాణాం జన్మ వేద నాహోరాత్రేష్వార్తిమాచ్చతి అసోధిమనోసృజ్యత మన ప్రజాపతిమసజన ప్రజాపతి ప్రజా అసజన తద్వా ఇదం మనస్సేవ వనమం ప్రతిష్ఠితం ఇదిదం కించ తదేతత్సోపస్థితన్నామ బ్రహ్మ విచ్ఛంతే విచ్ఛంతస్మైవస్య దేవస్య దేవ్యచ్ఛతి ప్రజాయతే ప్రజయా పశుభి ప్రమేష్ఠినో మాత్రమాప్నోతి ఏవం వేద ప్రజాపతిరింద్రమసజానుజాపదం దేవానాం సంప్రాహినోత్ పరే ఏతేషాం దేవానామధిపతి తమ్ దేవా అబ్రవన్ కస్త్వమసి భయం వై త్వచ్చ్రేలాగుం సస్మైతి సోబ్రవీర్ కస్త్వమసి భయం వై త్వచ్చ్రేలాగుం సస్మైతి మా దేవ అవోచన్నిది అథవా ఇదం జలి ప్రజాపతౌ హరహాసీత్స్మిన్నాదిత్తే మ్రవీర్ ఏతన్మే ప్రయచ్చ అసాహమేతేదాం దేవానామధిపతిర్భవిష్యామీతి కోహగ్రస్యామిత్యబ్రవీర్ ఏతత్ప్రజాయేతి ఏతత్స్యామిత్యబ్రవీర్ యదేతద్బ్రవీషీతి హవై నామ ప్రజాపతి ఏం వేద విదురేనస్మై రుక్మం కృత్వా ప్రత్యమంచద తదో వా ఇంద్రో దేవానామశిరవిర్భవత్. ఏం వేద అభివృద్ధిరేవ సమానానాం భవతి సోమన్యత కింకిం వా అకరమితి. సచంద్రం మహాహరేరి ప్రాలభత్ తశ్చంద్రమశ్చంద్రమస్తం ఏం వేద చంద్రవాణే భవతి. తందేవా అబ్రువన్ సువీర్యో మర్యాచా గోపాయతయతి తత్సూర్యస్య సూర్యత్వం. ఏం వేద మైనంద భ్రోతి కశ్చనాస్మిన్ వా ఇదమింద్రియం ప్రత్యస్థాపతి తదింద్రస్యేంద్రత్వం. ఏం వేద ఇంద్రియాగ్రే భవతి అయం వా ఇదం పరమోభూతి తత్పరమేష్ఠిన పరమేష్ఠిత్వం. ఏం వేద పరమామేవ కాష్ఠాహం గచ్చతి తందేవా సమంతం పర్యవిశన్ పురస్తాద్ రుద్రాదక్షిణత ఆదిత్యా పశ్చాద్ విశ్వేదేవా ఉత్తరత అంగిరథ ప్రత్యంచం సాధ్యాపరాంచం. ఏం వేద ఉపైనగం సమానా సంవిశంతి స ప్రజాపజదే భూత్వా ప్రజా ఆవయత్ తాస్మైనాతిష్ఠంతాన్నాద్యాయ తాముఖం పురస్తాత్ పశ్యంతే దక్షిణతః పర్యాయన్ ప్రదక్షిణతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః పశ్చాత్ పర్యాయన్ పశ్చాత్ పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ఉత్తరతః పర్యాయన్ స ఉత్తరతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ముఖముత్తరతః ఊర్ధ్వా ఉదాయన్ స ఉపరిష్టాన్యవర్తయత తాసర్వతో ముఖో భూత్వా వయత్ తతో వై తస్మై ప్రజా తిష్ఠంతాన్నాద్యాయ ఏం విద్వాన్ పర్యవర్తయతే నిజ ప్రజాపతిరే భూత్వా ప్రజాత్తి తిష్టందేస్మై ప్రజా అన్నాద్యాయ అన్నాదరే భవతి ప్రజాపతిరగామేత భవద్భూయా స్యామితి సరేనందరహోతారమపశ్యత్ తం ప్రాయుంక్త తస్య ప్రయుక్తి భవద్భూయానభవత్ యః కామలేత భవద్భూయా స్యామితి సదసహోతారం ప్రయుంజేత భోరే భూయాన్ భవేత్. స్వకామేత వీరో మహాజానేతేతి సదసహోదారం నిరమిమేత సంప్రాయుంక్త తస్య ప్రయుక్తేంద్రో జాగత యః కామలేత వీరో మహాజానేతేతి సదసహోదారం ప్రయుంజేత ఆస్య వీరో జాయతే. స్వకామేత పశుమాన్ స్వామితి సచతుర్హోతు పంచహోతారం నిరమిమేత సంప్రాయుంక్త తస్య ప్రయుక్తి పశుమానభవత్ యః కామలేత పశుమాన్ స్యామితి సపంచహోతారం ప్రయుంజేత పశుమానేవ భవతి. స్వకామే తత్తమో మే గంగేర్నిది సపంచహోతశబ్దోతారం నిర్మిమేత సంప్రాయుంక్త తస్య ప్రయుక్తమోస్మాగల్పంత యః కామలే తత్తమో మే గంగేర్నిది సశబ్దోతారం ప్రయుంజేత కల్పంతేస్మాదవ. స్వకామేత స్వపస్వమజాదీ స్యాహ ఆమే స్వమస్వమయాజీజాయేతేతి నిర్భోదస్తత్తహోతారం నిరమిమీత సంప్రాయుంక్త తస్య ప్రయుక్తి స్వమస్వమయాజ్య భవతే ఆస్య స్వమస్వమయాజ్య జాయత యః కామలేన స్వమస్వమయాజీ స్యాహ ఆమే స్వమస్వమయాజీజాయేతేతి సప్తహోతారం పరింజేత స్వమవరేవ స్వమయాజీ భవతి ఆస్య స్వమస్వమయాజీ జాయతే సవాదేశ పశు పంచధా ప్రతిష్టతి అభ్యర్ముఖేన తే దేవా పశూన విద్వా స్వర్గం లోకమాయన్ తే ముష్మిన్ లోకే వ్యక్షుధ్యన్ తే బ్రువన్ అమృత ప్రదానం వా ఉపజీవేతి తే సప్తహోతారే నిజ్యం విధాయాస్యం ఆంగేరసం ప్రాహిన్వన్ ఏతేనాముత్ర కల్పయేతి తస్య వా ఇయం క్లుప్తిః ఏదం కించ ఏం వేద కల్పతేస్మై సవా అయం మనుష్యేషు యజ్ఞ సప్తహోత అముత్రసభ్యో దేవేభ్యో హవ్యం వహతి. ఏం వేద ఉపైనం యజ్ఞో నమతి యో వే చతుర్హోతనా నిదానం వేద నిదానవాన్ భవతి అగ్నిహోత్రం వైశవోదరం నిదానం దశ పూర్ణమాసో చతుర్హోదు చాతుర్మాస్యాది పంచహోదు పశుబంధ షడ్హోదు సౌమ్యాధర సప్తహోదు ఏతద్దే చతుర్హోదృణాం నిదానం ఏవం వేద నిదానభాన్ భవతి ఓం బ్రహ్మవాదినా వదంతి కించతుర్హోదృణాం చతుర్హోదృతమితి యదేవేషు చతుర్థాహోదార తేన చతుర్హోదార తస్మాచ్చతుర్హోదార ఉచ్యంతే తచ్చతుర్హోదృణాం చతుర్హోదృత్వం సోమో వై చతుర్హోత అగ్ని పంచహోత ధాతా షడ్హోత ఇంద్ర సప్తహోత ప్రజాపతిర్దశహోత చతుర్హోదృణామృద్ధిం వేద ఋద్ధోక్తేవ ఏషామేవం బంధుతాం వేద బంధుమాన్ భవతి ఎరేషామేవం క్లత్యం వేద కల్పతే స్మై ఎరేషామేవమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఎరేషామేవం ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్ఠతి బ్రహ్మవాదినా వదంతి దశహోత చతుర్హోత పంచహోత షడ్హోత సప్తహోత అథ కస్మాత్ చతుర్హోతార ఉచ్యంతమితి ఇంద్రో వే చతుర్హోత ఇంద్ర ఖలు వే శ్రేష్టో దేవతానాముపదేశనాదేవమింద్రేష్టం దేవతానాముపదేశనాద్వేద వశిష్ఠ సమానానాం భవతి తస్మాచ్చేష్టమాయంతం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్నే అయమవాసాజలి కీర్తిరస్య పూర్వాగచ్చని జనతామాగత అధోరేనం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్నే అయమవాసాజలి దక్షిణాం ప్రతిగ్రహేష్యాన్ సప్తదశకృత్వోపాన్యాన్ ఆత్మానమేవ సమించే తేజసే వీర్యాయ అథో ప్రజాపతిదేవీనాం భూత్వా ప్రతిగృహ్ణాతి ఆత్మనోనాచ్యే యజ్ఞేన వాక్యజ్ఞాద్ధతకం సంతం నిర్హరేరన్ ఆగ్నేర్భేదుభుజాద్దశోదారం దుర్నిహీతేనాజ్ఞేన పురస్తాత్ ప్రత్యం తిష్టన్ ప్రతిలోమం విగ్రహం ప్రాణానేవాస్యోపదాసయతి యజ్ఞేనం పునరుపశిక్షేయుః ఆగ్నేర్ధేదుభుజాద్దశోదారం చతుర్గృహీతేనాద్యేన పశ్చాత్ప్రాణాసీన అనులోమవిగ్రాహం ప్రాణానేవాస్మై కల్పయతి ప్రాయశ్చిత్తేవాగ్భవతే ప్రతిముఖే జుహోతి ఋతోనేవాస్మై కల్పయతి కల్పంతే స్మార్తవః లబ్ధాస్మార్తవాయంతి షడ్భవతా వై భూత్వా ప్రజాపతిరితకం తరణమసజత మనసోధిగాయత్రీమసజతాయత్రీయమానభత్రీయాధిచందాగస్తాభ్యోధితామ్యోధిజోగ్యసజత యజుర్భ్యోధిష్ణుర్చమానభత విష్ణోరధ్యోషధీరసజత ఓషధేభ్యోషితామం తత్సోమయ్యమానభత సోమాదశి పశూరసజత పశుర్భ్యోధీంద్రం తదింద్రయ్యదార్చత తదేనన్నాది ప్రాచ్యవద ఇంద్రయవ యశస్వీ భవతి యదేవం వేద నయనయ్యశోది ప్రచ్యవత్ యద్వా ఇదం కించ తత్సర్వముత్తానయేవాంగీరస ప్రత్యగృహ్ణాత్ తదేనం ప్రతిగృహీతన్నాహినత్ యత్కించ ప్రతిగృహీనాత్ తత్సర్వముత్తానస్వాంగీరస ప్రతిగృహ్ణా ప్రతిగృహీయాత్ ఇయం వా ఉత్తానాహంగీరస అనయేవేన ప్రతిగృహ్ణాతి నైనకం వినస్తి బరిహిడా ప్రదీయాద్గాం వాశ్వం వా ఏతద్వై శూనాం ప్రియంధామ వినేనైవేనంధాం నా ప్రత్యయతి యో వా అవిద్వాన్ నివర్తకతే విశీర్షాత్మాష్మిన్ లోకే భవతి అథో విద్వాన్ నివర్తయతే సుశీర్షావిష్మిన్ లోకే భవతి దేవతా వే సప్తపుష్టికా మాన్యవర్తయంత అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాః అగ్న్యవర్తయత ససాహస్రమ పుష్యత్ పృథివీర్న్యవర్తయత సౌషధేభిర్వనస్పతిభిరపుష్యత్ వాయుర్న్యవర్తయత సమదేతేభిరపుష్యత్ అంతరిక్షన్యవర్తయత తద్వయోభిరపుష్యతే ఆదిత్యోన్యవర్తయత సరస్నుభిరపుష్యతే యౌర్నవర్తయత సా నక్షత్రైరపుష్యతే చంద్రమాన్యవర్తయత సోహోరాత్రైర్ధమాసైర్మాసైర్ఋతుభిర్సంవత్సరేణాపుష్యతే తాన్ కోషాన్ పుష్యతే యాశ్చేపుష్యన్ ఏవం విద్వాన్నిచ వర్తయతే పరిచ తస్య వా అగ్నేర్హిరణ్యం పరిజగ్రగుణ అర్ధమింద్రియస్యాపాక్షామతే తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వైదోర్ధమింద్రియస్యాత్మన్నుపాసత్త అర్ధమింద్రియస్యాత్మన్నుపాసత్తే ఏవం విద్వాన్ హిరణ్యం ప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది అర్ధమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై సోమస్య వాసపతిజగ్రగుణ హృదయమింద్రియస్యాపాక్రామతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై సృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్త తృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాన్ వాసపతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది తృతీయమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై రుద్రస్య గాం ప్రతిజగ్రగుణ చతుర్థమింద్రియస్యాపాక్రామతే తామేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్త చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాన్ గాం ప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది చతుర్థమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై వరుణస్యాశ్వం ప్రతిజగ్రగుణ పంచమమింద్రియస్యాపాక్రామతి తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్త పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వానశ్వం ప్రతిగృహ్ణాది అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాది పంచమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై ప్రజాపతే పురుషం ప్రతిజగ్రగుణ షష్ఠమింద్రియస్యాపాక్రామతి తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్త షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్తే యదేవం విద్వాన్ పురుషం ప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది షష్ఠమస్తేంద్రియస్యాపక్రామతి తస్య వై మనోస్తర్పం ప్రతిజగ్రగుణ సప్తమమింద్రియస్యాపాక్రామతి తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్త సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్తేవం విద్వాగస్తర్పం ప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది సప్తమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వా ఉత్తానస్యాంగేతస్యాప్రాణప్రతిజగ్రగుణ అష్టమమింద్రియస్యాపాక్రామతి తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై సోష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్త అష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వానప్రాణప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది అష్టమస్యేంద్రియస్యాపక్రామతి యద్వా ఇదం కించ తత్సర్వముత్థాన ఏవాంగీరసః ప్రత్యగృహ్ణాత్ తదేనం ప్రతిగృహీతం నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్ తత్సర్వముత్థానస్తాహాంగీరసః ప్రతిగృహ్ణాత్విత్యేవ ప్రతిగృహీయాత్ ఇయం వా ఉత్థానాంగీరసః అననేవేన ప్రతిగృహ్ణాదే నైనగం విదస్తే బ్రహ్మవాదినా వదంతే యద్దశ హోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేన ప్రజా అసజంతేతి ప్రజాపతినావేతే గృహవచనార్థవన్ ఏన ప్రజా అసజంత యచ్చతుర్హోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేన ఉడధీరసజంతేతి సోమేన వేతే గృహవచనార్థవన్ తేన ఉడధీరసజంత యత్పంచహోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేనైభ్యో లోకేభ్యో సుతాన్ ప్రాణుదంత కేనైషాం పశూన వృంజతేతి అగ్నినా వైతే గృహవచనార్థవన్ తేనైభ్యో లోకేభ్యో సుతాన్ ప్రాణుదంత తేనైషాం పశూన వృంజత యక్షభ్యోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేన తూన కల్పయంతేతి ధాత్రా వైతే గృహవచనార్థవన్ తేన తూన కల్పయంత యత్సప్తహోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేన సువరాయన్ కేనే మాల్లోకాన్ సమదన్వన్ అర్యం నావైతే గృహపజనార్థవన్ తేన సుమరాయన్ తేనేమాన్ లోకాన్ సమదన్ వన్నిది ఏ దేవై దేవా గృహపజన తాళిరేవం విద్వాన్ అప్యన్యస్య గారిహపతే దీక్షతే అవాంతరమేవ సత్యనా మధ్యోతి యో వార్యమణం వేద దానకామాస్మై ప్రజా భవంతి యజ్ఞో వార్యమా ఆర్యావసతిర్దివేదమాహుర్యం ప్రసగంసంతి ఆర్యావసతిర్భవతి ఏవం వేద యద్వా ఇదం కించ తత్సర్వం చతుర్హోదారః చతుర్హోదభ్యోస యజ్ఞో నిర్మితః సైరేవం విద్వాన్ విపదేత అహమేవ భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేదేతి సఖ్యే భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేద యో వే చతుర్హోత్రనాగంహోత్రేణ వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతిర్వేదశోత్రనాగంహోత సోమశ్చతుర్హోత్రనాగంహోత అగ్నిపంచహోత్రనాగంహోత ధాతాగంహోత అర్యమాసప్తహోత నాగంహోత ఏతే వై చతుర్హోత నాగంహోతారేరం వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతి ప్రజా సృష్టాభ్యస్రగం సదా సహృదయం భవతోషయత్ ఆత్మనిధా ఇత్యహ్వయత్ ఆప ప్రత్యశృణ్వన్ తాగ్నిహోత్రేణ యజ్ఞక్రతునాపర్యావర్తంత తా కుసింధమపోహన్ తస్మాదగ్నిహోత్రస్య యజ్ఞక్రతోః ఏకరిత్విక చతుష్కర్త్వాహ్వయత్ అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమాహ ఏ ప్రత్యశృణ్వన్ ఏదర్శపూర్ణమాసాభ్యామేవ యజ్ఞక్రతునాపర్యావర్తంత తౌపోహర్గశ్చత్వార్యంగాని తస్మాదర్శపూర్ణమాసరోజ్ఞక్రతో పంచకత్వాహ్వయత్ పశవ ప్రత్యశృణ్వన్ తేజాదుర్మాస్యేదేవ యజ్ఞక్రతునాపర్యావర్తంత తౌపోహర్లోపఛవీం మాగం సమస్థిమజ్జానం తస్మాచాదుర్మాస్యాయ్ఞక్రతో పంచర్పిజ హర్కర్త్వాహ్వయత్ ప్రత్యశృణ్వన్ తే పశుబంధేనైవ్ఞకృతునాపర్యావర్తంతౌహాన్సనావాండౌ శిష్యమవాహంతం ప్రాణం తస్మాత్పశుబంధస్య యజ్ఞక్రతోః షడర్పిజః సప్తకృత్వాహ్వయత్ భోక్త్రాః ప్రత్యశృణ్వన్ తా సౌమ్యేనైవాధ్వరేణ యజ్ఞకృతునాపర్యావర్తంత తా ఉపోహన్ సప్తశీరణ్యాన్ ప్రాణాన్ తస్మాత్ సౌమ్యస్యాధ్వరస్య యజ్ఞక్రతోః సప్తహోత్రా ప్రాచేర ప్రషక్కుర్వంతి దశకృత్వాహ్వయత్ తపః ప్రత్యశృణోత్ తత్కర్మణైవ సంవత్సరేణ సర్వైర్యజ్ఞక్రతుభిర్వపర్యావర్తత తత్సర్వమాత్మానపరివర్గముపోహత్ తస్మాత్ సంవత్సరే సర్వే యజ్ఞక్రతమవరుధ్యంతె తస్మాద్దశహోతా చతుర్హోత పంచహోత షడ్హోత సప్తహోత ఏకహోత్రే బలిగం హరంతి హరంతస్మై ప్రజా బలిం ఐణవ ప్రతిక్షాతం గచ్చతి యదేవం వేద ప్రజాపతిః పురుషమసృజత సోహజ్ఞనబ్రవీత్ మమాయమన్నమస్తితి స్వమిభేత్ సర్వం వై మాయం ప్రదక్షతీతి సరేతాగచ్చతుర్హోత్రేణాత్మస్మరణానపశ్యత్ తానజుహోత్ తైర్వై స ఆత్మానమస్మనోర్ యదగ్నిహోత్రం జుహోతి ఏకహోతారమేవ తద్యజ్ఞక్రతుమాహాప్నోత్యగ్నిహోత్రం సింహం చాత్మనస్మనోతి ఆదిత్యస్య రసాహిత్యం గచ్చతి చతుర్నయతి చతుర్హోతారమేవ తద్యజ్ఞక్రతుమాహాప్నోతి రజపూర్ణమాసౌ చత్వారి చాత్మనాంగాని స్మృణోతి ఆదిత్యస్య రసాహిత్యం గచ్చతి చతుర్నయతి సమిత్ పంచమే పంచహోదారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి చాతుర్మాస్యాని నవమశవే మాగం సమస్థిమజ్జానం ఆది చాత్మన స్మృణోతి ఆదిత్యస్య దశాయుజ్యం గచ్చతి చతుర్నయతి నిర్జహోతి షడ్హోదారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి పశుబంధం స్తరావాండౌ శిష్టమవాహంతం ప్రాణం ఆది చాత్మన స్మృణోతి ఆదిత్యస్య రథాయుజ్యం గచ్చతి చతుర్నయతి నిర్జహోతి సమిత్సప్తమే సప్తహోదారమే ప్రత్యేకృతమాప్నోతి సౌమ్యమధ్వరన్ సప్తజాత్మనశ్శీర్షణ్యా ప్రాణాన్ శృణోతి ఆదిత్యస్య దశాయుజ్యం గచ్చతి చతుర్నయతి నిర్జిహోతి దుర్నిమాష్టే దిప్రాశ్నాతి దశహోదారమే తద్యజ్ఞకృతమాప్నోతి సంవత్సరం సర్వంచాత్మానపయవర్గ్ఞ శృణోతి ఆదిత్యస్య దశాయుజ్యం గచ్చతి ప్రజాపతిరకామేన ప్రజాలేయేది సర్వోదప్యత సోందర్వానుభవత్ సహిత్యావోభవత్ తస్మాశ్చంతర్వత్ని హరిణి సదేశ్యావోభవత్ స విజాయమానో గర్భేణాదాన్వత్ తదాంతఃకృష్ణశ్యావోభవత్ తస్మాత్తాంతఃకృష్ణశ్యావోభవత్ తస్యాసు దేవాజీవత్ హేనాసురాసురాసురాణామసురత్వం దేవమసురాణామసురత్వం వేద అసురామేవ భవతి నైనమధుర్జహాతి సోసురాన్ సృష్ట్వా పితేవా మన్యతా తదను పితేరసృజా తత్పితృణాం పితృత్వం యదేవం పితృణాం పితృత్వం వేద దేవైవ స్వానాం భవతి యజ్ఞస్య పితరోహవం సపితరేణ సృష్ట్వా మనస్యతే తదను మనుష్యానసృజా తన్మనుష్యానాం మనుష్యత్వం మనుష్యానాం మనుష్యత్వం వేద మనస్మే భవతి నైనం మనుర్జహాది అస్మే మనుష్యాన్ సజానాయ దివాదేవత్రాభవత్ తదను దేవానసజత తద్దేవానాం దేవత్వం ఏవం దేవానాం దేవత్వం వేద దివాహైవాశ్చ దేవత్రాభవతి తాని వా ఏతాని చత్వారిం భాగంసి దేవా మనుష్యాః పితరోసురాః తేషు సర్వేష్ం భవన భైవతి ఏం వేద బ్రహ్మవాదినో వదంతి యో వా ఇమం విద్యాత్ యతోయం భవతే యదభిభవతే యదభిషం భవతే సర్వమాయుర్యాత్ న పురాయుష ప్రమీయేత పశుమాన్ స్యాత్ విందేత ప్రజాం యో వా ఇమం వేద యతోయం భవతే యదభిభవతే యదభిషం భవతే సర్వమాయురేతి న పురాయుష ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజా అభ్యప్పవతే అపోభిభవతే అపోభిషం పవతే అస్యాప్పవతే ఇమామభిభవతే ఇమామభిషం పవతే అగ్నేఃపవతే అగ్నిమభిభవతే అగ్నిమభిషం పవతే ఆదరిక్షాత్పవతే అంతరిక్షమభిభవతే అంతరిక్షమభిషం పవతే ఆదిత్యాత్పవతే ఆదిత్యమభిభవతే ఆదిత్యమభిషం పవతే ద్యావఃపవతే దివమభిభవతే దివమభిషం పవతే దిగ్భ్యఃపవతే దిశోభిభవతే దిశోభిషం పవతే సయత్పురస్తాద్వాది ప్రాణయేవ భూత్వా పురస్తాద్వాది తస్మాత్ పురస్తాద్వాంతం సర్వాః ప్రజాః ప్రజినందంతి ప్రాణో హి ప్రియ ప్రజానాం ప్రాణివ ప్రియ ప్రజానాం భవతి ఏవం వేద సమాహేష ప్రాణగేవ అహిరద్దక్షిణతో వాది మాదేశ్వైవ భూత్వా దక్షిణతో వాది తస్మాద్దక్షిణతో వాంతం విద్యాత్ సర్వాదిశ ఆవాది సర్వాదిశో న వివాది సర్వాదిశో న సంవాదీతి సమాహేష మాదరిశ్వైవ అహిర్పశ్చాద్వాది పవమాన ఏవ భూత్వా పశ్చాద్వాది పూతమస్మా ఆహరంతి పూతమపహరంతి పూతమశ్చాది ఎదేవం వేద సవాలేష పవమాన ఏవ అసగదుత్తరతోవాది సవిదేవ భూత్వోత్తరతోవాది సవితేవ స్వానాం భవతి ఎదేవం వేద సవాలేష సవిదేవ తేదేనం పురస్తారాయంతమపవదంతి ఎదేవాస్య పురస్తాత్మానః భాగస్తేపఘ్నందే పురస్తాచితరాన్ పాత్మనస్తంతే అసగేనం దక్షిణతాయంతమపవదంతే ఎదేవాశ్రక్షిణ పాత్మానః భాగస్తేపఘ్నందే దక్షిణత ఇతరాన్ పాత్మనస్తంతే అసగేనం పశ్చాదాయంతమపవదంతే ఎదేవాస్య పశ్చాత్పాత్మానః భాగస్తేపఘ్నందే పశ్చాదితరాన్ పాత్మనస్తంతే అథయేనముత్తరత ఆయంతమువదంతే ఎదేవాస్యోత్తరతః పాప్మానః రాజస్తే పఘ్నంతి ఉత్తరత ఇతరాన్ ఆత్మనస్తే తస్మాదేవం విద్వాన్ వీమృత్యేత్ ఎస్వాక్షేద మండలేది వా రాసలేది వా శృంగారేదేవ ఉత్తమోపదే ఉత్తమే పాత్మానవహన్యది సజాన్యం సనిమేష్యాన్ స్యాద్ యదాతాంది సంవాదో బాజాద్ అసప్రవేజాద్ ప్రభాధావజేద్ సాతమేవ సంయూఢం గంధమభిప్రచ్యవత్ ఆశ్వరంజనపదం పూర్వాకీర్తిర్గచ్చతి దానకామాస్మై ప్రజాభవంతి యజేవం వేద ప్రజాపతి స్వామను రాజానవసద తంత్రయో వేదాన్వసృజ్యంత తానహస్తే కురుత అసహజేతా సావిత్రే స్వభగం రాజానం జగమే శ్రద్ధామసజగమే సాహమితరం ప్రజాపతి ఉపససాద అగంహో వాచ నమస్తే అస్తు భగవః ఉపత్వాయాని ప్రత్వాపద్యే స్వమం వై రాజానం కామలే శ్రద్ధామసకామయతైతి తస్యా ఉహస్థా గర్వజలం వారం కల్పయిత్వా దశహోదారం పురస్కారాభ్యాఖ్యాయ చతుర్హోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాద్ షడ్హోదారముత్తరతః సప్తహోదారముపరిష్టాద్ సంభారేష్టవర్తిభిష్టముఖేనం కృత్యా ఆస్యార్ధం వవ్రాజ తాగుంహో దీక్షోవాచ ఉపమావర్తస్వేది తగుంహోవాచ భోగంతుమాచక్ష్వ ఏతన్మాచక్ష్వ ఎత్తే పాణావిది తస్యాహత్రేణ వేదాం ప్రదతౌ తస్మాదుహస్తయో భోగమై వహారయందే సయః కామజేద ప్రియస్యామిది ఎంబా కామజేద ప్రియస్యామిది తస్మాదేతగ్యస్థా గర్వలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్తాభ్యాఖ్యాయ చతుర్హోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాద్ షడ్హోదారముత్తరతః సప్తహోదారముపరిష్టాద్ సంభారే క్రమర్నిభిర్చముఖేనం కృత్వా ఆస్యార్ధం వ్రజేత్ ప్రియో హైవ భవతి.